68 స్వప్న జాగ్రత్తుల సామ్యాంశలు. ఇకపోతే వశిష్ఠ మహర్షి చెప్పదలుచుకున్న అసలు విషయం ఏమంటే, స్వప్నము జాగ్రత్ అనే రెంటికి పరస్పరము కార్యత్వము పరస్పరము కారణత్వము కూడా పడుతున్నాయి. అంటే దానికి ఇది కారణం అవుతోంది, దీనికి అది కారణం అవుతోంది, అలాగే దానికి ఇది కార్యం అవుతోంది, దీనికి అది కార్యం అవుతోంది. మనం కారణవస్తువుకి కారణవస్తువుతోనే అపమానం చెప్పాలని, కార్యవస్తువుకు కార్యవస్తువుతోనే అపమానం చెప్పాలని చెప్పుకున్నా. ఇప్పుడు జాగ్రత్ స్వప్నాలకి పోలిక చెప్పచ్చునా చెప్పకూడదా? మేము జాగ్రత్ స్వప్నాలకి పోలిక చెప్పినప్పుడు వాటి అనిత్యత్వాన్ని ప్రధానంగా తీసుకుని పోలిక చెప్పాం. అలాగే రామ స్వప్న వస్తువుల యొక్క సత్త వాటి కారణ సత్త కంటే భిన్నమైనదని నీకు ఇదివరకే నిరూపించాను. అదేవిధంగా జాగ్రత్ ప్రపంచంలో కూడా ఈ ప్రాపంచిక వస్తువుల యొక్క సత్త వీటి యొక్క కారణ సత్త కంటే భిన్నమైనదే. ఆ విషయాన్ని నిరూపించే పని ఇప్పుడు పెట్టుకోవడం లేదు. పై ప్రకరణంలో దాన్ని నిరూపిస్తాను. ప్రస్తుతానికి దాన్ని కాసేపు ఒప్పుకో. కారణసత్తకు కర్యాసత్తకు భేదం ఉండటం అనే విషయంలో స్వప్నానికి జాగ్రత్కి తేడా ఏమీ లేదు. ఆ దృష్టితో కూడా అవి సమానాలు అని చెప్పాం. ఆయసర్ 90 కొన్ని భేదాలు ఉన్నాయి కదా అని స్వప్నానికి జాగ్రత్కి ఉన్న పోలికను చెప్పకపోతే ఈ జాగ్రత్ ప్రపంచం యొక్క అనిత్యాన్ని గురించి వివరించేందుకు విధానమే లేదు. ఇంతకంటే మంచి దృష్టాంతాలు అసలే లేవు. అందువల్ల దీన్ని కాదనడం మొండివాదమే అవుతుంది.